కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమ కాండే ప్రథమ ప్రపాఠకస్య ఘనపారాయణ ప్రారంభ. శ్రేష్టమాయ కర్మణే కర్మణ ఆప్యాయధ్వం వ్యాయధ్వమాప్యాయధ్వమగ్నియా ప్రత్యుష్టా అరాధయః ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాధయః ప్రా ఇది ప్రతి రాతయ ప్రారాతయోరాతయ ప్రేయమిజం ప్రారాతయోరాతయ ప్రేయం ప్రేయమిజం ప్రేయమగాదగాదియం ప్రేయమగాద్ యమగాదగాదియమియమగాద్ధిషణాధిషణాగాదియమియమగాద్ధిషణాధిషణాగాదగాద్ధిషణా బరిహిర్బరిహిర్ధిషణాగాదగాద్ధిషణా బరిహిర్బరిహిర్ధిషణాధిషణా బరిహిరచ్చాచ్చరిహిర్ధిషణాధిషణా ఆచ్ఛేత్తేత్యా చేత్తా తేమాషకౌరిషం మా మారిషం దేవరుహిర్దేవరుహీరిషం మా మారిషం దేవరుహిషం దేవరుహిర్దేవరుహీరిషకౌరిషం దేవరుహిశతవలుషకౌశతవలుషం దేవరుహిశతవలుషం దేవరుహిశతవలుషం వివిశతవలుషం దేవరుహిర్దేవరుహిశతవలుషం బృహస్పతేర్మూర్ధ్నా బృహస్పతేర్మూర్ధ్నా బృహస్పతే బృహస్పతేర్మూర్ధ్నా హరామి హరామి మూర్ధ్నా బృహస్పతే బృహస్పతేర్మూర్ధ్నా హరామి మూర్ధ్నా హరామి హరామి మూర్ధ్నా మూర్ధ్నా హరామ్యురోర్హరామి మూర్ధ్నా మూర్ధ్నా హరామ్యురోర్హరామ్యురోర్ హరామి హరామ్యుర్వంతరిక్షమంతరిక్షమురు హరామి హరామ్యుర్వంతరిక్షం ఉర్వంతరిక్షమంతరిక్షమురు ఉర్వంతరిక్షమన్వంతరిక్షమురు ంద్యాయ కర్మణే కర్మణే దైవ్యాయ శుంధ్వగం శుంధ్వంద్యాయ కర్మణే దైవ్యాయ కర్మణే కర్మణే దైవ్యాయ దైవ్యాయ కర్మణే దేవయస్యాయై దేవయస్యాయై కర్మణే దైవ్యాయ దైవ్యాయ కర్మణే దేవయస్యాయై కర్మణే దేవయస్యాయై దేవయస్యాయై కర్మణే కర్మణే దేవయస్యాయై మాతరిష్వనో మాతరిష్వనో దేవయస్యాయై కర్మణే కర్మణే దేవయస్యాయై మాతరిష్వనః దేవయస్యాయై మాతరిష్వనో మాతరిష్వనో దేవయస్యాయై దేవయస్యాయై మాతరిష్వనో ఘర్మో ఘర్మో మాతరిష్వనో దేవయస్యాయై దేవయస్యాయై మాతరిష్వనో ఘర్మ దేవయస్యాయ ఇతి దేవయస్యాయై మాతరిష్వనో ఘర్మో ఘర్మో మాతరిష్వనో మాతరిష్వనో ఘర్మోస్యసి ఘర్మో మాతరిష్వనో మాతరిష్వనో ఘర్మోసి ఘర్మోస్యసి ఘర్మో ఘర్మోసిద్యౌర్ద్యౌరసి ఘర్మో ఘర్మోసిద్యో అసిద్యౌర్ద్యౌరస్యసి యౌరస్య సిద్ధ్యౌరస్య సిద్ధ్యౌరసి యౌరస్య సిద్ధ్యౌర్ద్యౌరసి పృథివీ పృథివ్యసిద్ధ్యౌర్ద్యౌరసి పృథివీ సి పృథివీ పృథివ్యస్యసి పృథివ్యస్యసి పృథివ్యస్యసి పృథివ్యసి పృథివ్యస్యసి పృథివీ పృథివ్యసి విశ్వధాయా విశ్వధాయా అసి పృథివీ పృథివ్యసి విశ్వధాయా అసి విశ్వధాయా విశ్వధాయా అస్యసి విశ్వధాయా అస్యసి విశ్వధాయా అస్యసి విశ్వధాయా అసి విశ్వధాయా అస్యసి విశ్వధాయా విశ్వధాయా అసి పరమేణ పరమేణాసి విశ్వధాయా విశ్వధాయా అసి పరమేణ విశ్వధాయా ఇది విశ్వధాయా పరమేణ పరమేణాస్యసి పరమేణ ధామ్నా ధామ్నా పరమేణాస్యసి పరమేణ ధామ్నా పరమేణ ధామ్నా ధామ్నా పరమేణ పరమేణ ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వ ధామ్నా పరమేణ పరమేణ ధామ్నా దృగుంహస్వ ధామ్నా దృగుంహస్వ దృగుంహస్వ ధామ్నా ధామ్నా దృగుంహస్వ మామా దృగుంహస్వ ధామ్నా ధామ్నా దృగుంహస్వ మా దృగుంహస్వ మామా దృగుంహస్వ ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్సో ద్రప్ ద్రప్సో ద్రప్సో అగ్నజే బృహతే అగ్నజే బృహతే బృహతే అగ్నజే బృహతే నాకాయ నాకాయ బృహతే అగ్నజే బృహతే నాకాయ బృహతే నాకాయ నాకాయ బృహతే బృహతే నాకాయ స్వాహా స్వాహా నాకాయ బృహతే బృహతే నాకాయ స్వాహా నాకాయ స్వాహా స్వాహా నాకాయ నాకాయ స్వాహాద్యా వా పృథివీభ్యాన్యా వా పృథివీభ్యా స్వాహా నాకాయ నాకాయ స్వాహాద్యా వా పృథివీభ్యాం స్వాహాద్యా వా పృథివీభ్యాన్యా వా పృథివీభ్యాగు స్వాహా స్వాహాద్యా వా పృథివీభ్యాగుంసా సా పృథివీభ్యాగు స్వాహా స్వాహాద్యా వా పృథివీభ్యాగుంసా వా పృథివీభ్యాగుంసా సాద్యా వా పృథివీభ్యాన్యా వా పృథివీభ్యాగుంసా విశ్వాజుర్విశ్వాజుస్సాద్యా వా పృథివీభ్యాన్యా వా పృథివీభ్యాగుంసా విశ్వాయుః యా వా పృథివీభ్యామిదిత్యా వా పృథివీభ్యాం సా విశ్వాజుర్విశ్వాజుస్సా సా విశ్వాజుస్సా సా విశ్వాజుస్సా సా విశ్వాజుస్సా విశ్వాజుస్సా సా విశ్వాజుర్విశ్వాజుస్సా విశ్వవ్యజా విశ్వవ్యజా సా విశ్వాజుర్విశ్వాజుస్సా విశ్వవ్యజా విశ్వాజురితి విశ్వాయుః సా విశ్వవ్యజా విశ్వవ్యజా సా విశ్వవ్యజా సా విశ్వవ్యజా సా విశ్వవ్యజా సా విశ్వవ్యజా సా విశ్వవ్యజా విశ్వవ్యజా సా విశ్వకర్మా విశ్వకర్మా సా విశ్వవ్యజా విశ్వవ్యజా సా విశ్వకర్మా విశ్వవ్యజా ఇతి విశ్వవ్యజా విశ్వకర్మా విశ్వకర్మా సా సా విశ్వకర్మా సగుంసం విశ్వకర్మా సా సా విశ్వకర్మా సం విశ్వకర్మా సగుంసం విశ్వకర్మా విశ్వకర్మా సంవృత్యధ్వం వృత్యధ్వగుంసం విశ్వకర్మా విశ్వకర్మా సంవృత్యధ్వం విశ్వకర్మా ఇతి విశ్వకర్మా సంవృత్యధ్వం వృత్యధ్వగుంసం సంవృత్యధ్వమృతావరీరృతావరీ పృథ్యధ్వగుంసం సంవృత్యధ్వమృతావరీ పృథ్యధ్వమృతావరీరృతావరీ పృథ్యధ్వం పృథ్యధ్వమృతావరీ రోర్మిణే రోర్మిణేరృతావరీ పృథ్యధ్వం పృథ్యధ్వమృతావరీ రోర్మిణే మధుమత్తమా మధుమత్తమా ఊర్మిణేరృతావరీరృతావరీ రోర్మిణేర్ మధుమత్తమాహ ఊర్మిణేర్మధుమత్తమా మధుమత్తమా ఊర్మిణేరూర్మిణేర్మధుమత్తమా మంద్రా మంద్రా మధుమత్తమా ఊర్మిణేరూర్మిణేర్మధుమత్తమా మంద్రా మధుమత్తమా మంద్రా మంద్రా మధుమత్తమా మధుమత్తమా మంద్రా ధనస్య ధనస్య మంద్రా మధుమత్తమా మధుమత్తమా మంద్రా ధనస్య మధుమత్తమా ఇది మధుమత్తమా ధనస్య ధనస్య మంద్రా మంద్రా ధనస్య సాతజే సాతజే ధనస్య మంద్రా మంద్రా ధనస్య సాతజే ధనస్య సాతయే సాతయే ధనస్య ధనస్య సాతయే సోమేన సోమేన సాతయే ధనస్య ధనస్య సాతయే సోమేన సాతయే సోమేన సోమేన సాతజే సాతజే సోమేన త్వా సోమేన సాతజే సాతజే సోమేన త్వా సోమేన త్వా త్వా సోమేన సోమేన త్వా త్వా సోమేన సోమేన త్వాతలక్ష్మిత లక్ష్మ్యాతలక్ష్మీ ఆతలక్ష్మిత లక్ష్మ్యాతలక్ష్మీంద్రాయేంద్రాయత లక్ష్మ్యాత లక్ష్మీంద్రాయ లక్ష్మీంద్రాయేంద్రాయత లక్ష్మిత లక్ష్మీంద్రాయ దధి దధీంద్రాయత లక్ష్మిత లక్ష్మీంద్రాయ దధి ఇంద్రాయ దధి దధీంద్రాయేంద్రాయ దధి విష్ణో విష్ణో దధీంద్రాయేంద్రాయ దధి విష్ణో దధి విష్ణో విష్ణో దధి దధి విష్ణో హవ్యగం హవ్యం విష్ణో దధి దధి విష్ణో హవ్యం విష్ణో హవ్యగం హవ్యం విష్ణో విష్ణో హవ్యగం రక్షస్వ రక్షస్వ హవ్యం విష్ణో విష్ణో హవ్యగం రక్షస్వ విష్ణో ఇది విష్ణో హవ్యగం రక్షస్వ రక్షస్వ హవ్యగం హవ్యగం రక్షస్వ రక్షస్వేతి రక్షస్వ కర్మణే వాం వాం కర్మణే కర్మణే వాం దేవేభ్యో దేవేభ్యో వాం కర్మణే కర్మణే వాం దేవేభ్యః వాం దేవేభ్యో దేవేభ్యో వాం వాం దేవేభ్యశ్చ కేయగం శకేయం దేవేభ్యో వాం వాం దేవేభ్యశ్చ కేయం దేవేభ్యశ్చ కేయగం శకేయం దేవేభ్యో దేవేభ్యశ్చ కేయం వేషాయ వేషాయ శకేయం దేవేభ్యో దేవేభ్యశ్చ కేయం వేషాయ శకేయం వేషాయ వేషాయ శకేయగం శకేయం వేషాయ త్వా వేషాయ శకేయగం శకేయం వేషాయ వేషాయత్వా వేషాయ వేషాయత్వా ప్రత్యుష్టం ప్రత్యుష్టం త్వా వేషాయ వేషాయత్వా ప్రత్యుష్టం ప్రత్యుష్టం ప్రత్యుష్టం త్వా ప్రత్యుష్టగో రక్ష రక్ష ప్రత్యుష్టం త్వా ప్రత్యుష్టగో రక్ష ప్రత్యుష్టగం రక్ష రక్ష ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టా రక్ష ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టమితి ప్రతి రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టా రక్ష రక్ష ప్రత్యుష్టా అరాతయో రాతయ ప్రత్యుష్టా రక్ష రక్ష ప్రత్యుష్టా అరాతయ ప్రత్యుష్టా అరాతయో రాతయ ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయో ధూర్మధూర్వరాతయ ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయో ధూ ప్రత్యుష్టా ఇది ప్రతిష్టా రాతయోధూర్ధూరరాతయోరాతయోధూరస్యసి ధూరరాతయోరాతయోధూరసి ధూరస్సి ధూర్ధూరసి ధూర్వధూర్వాసి ధూర్ధూరసి ధూర్వాసి ధూర్వధూర్వాస్యసి ధూర్వధూర్వంతం ధూర్వంతం ధూర్వాస్యసి ధూర్వధూర్వంతం ధూర్వధూర్వంతం ధూర్వంతం ధూర్వధూర్వధూర్వంతం ధూర్వధూర్వధూర్వంతం ధూర్వధూర్వధూర్వంతం ధూర్వాధూర్వంతం ధూర్వధూర్వధూర్వంతం ధూర్వంతం ధూర్వతంతం ధూర్వధూర్వంతం ధూర్వంతం ధూర్వతం ధూర్వతంతం ధూర్వధూర్వతం యోయస్తం ధూర్వధూర్వతం యః యోయస్తంతయోస్మానస్మానయస్తంతయోస్మానయోస్మానస్మానయోస్మాన్ ధూర్వతి ధూర్వత్యస్మానయోస్మాన్ ధూర్వతి స్మాన్ధూర్వతి ధూర్వత్యస్మానస్మాన్ ధూర్వతి తంతం ధూర్వత్యస్మానస్మాన్ ధూర్వతి తమ్ ధూర్వతి తంతం ధూర్వతి ధూర్వతి తంధూర్వధూర్వతం ధూర్వతి ధూర్వతి తంధూర్వాధూర్వధూర్వతం తంధూర్వయం ధూర్వతం తంధూర్వయం ధూర్వయం ధూర్వధూర్వయం వయం వయం ధూర్వధూర్వయం వయం వయం వయం వయం ధూర్వామో ధూర్వామో వయం వయం ధూర్వామః వయం ధూర్వామో ధూర్వామో వయం ధూర్వామస్వం త్వం ధూర్వామో వయం ధూర్వామస్వం ధూర్వామస్వం త్వం ధూర్వామో ధూర్వామస్వం దేవానాం దేవానాం త్వం ధూర్వామో ధూర్వామస్వం దేవానాం త్వం దేవానాం దేవానాం త్వం త్వం దేవానామస్యసి దేవానాం త్వం త్వం దేవానామసి దేవానామస్యసి దేవానాం దేవానామసి సస్థితమగం సస్థితమమసి దేవానాం దేవానామసి సస్థితమం అసి సస్థితమగం సస్థితమమస్యసి సస్థితమం వప్రతమం వప్రతమగం సస్థితమమస్యసి సస్థితమం వప్రతమం సస్థితమం వప్రతమం వప్రతమగం సస్థితమగం సస్థితమం వప్రతమం జుష్టతమం జుష్టతమం వప్రతమగం సస్థితమగం సస్థితమం వప్రతమం జుష్టతమం సస్థితమమితి సస్థితమం వప్రతమం జుష్టతమం జుష్టతమం వప్రతమం వప్రతమం జుష్టతమం వన్యతమం వన్యతమం జుష్టతమం వప్రతమం వప్రతమం జుష్టతమం వన్యతమం వప్రతమమితి వప్రతమం జుష్టతమం వన్యతమం వన్యతమం జుష్టతమం జుష్టతమం వన్యతమం దేవహూతమం దేవహూతమం వన్యతమం జుష్టతమం జుష్టతమం వన్యతమం దేవహూతమం జుష్టతమమితి జుష్టతమం వన్యతమం దేవహూతమం దేవహూతమం వన్యతమం వన్యతమం దేవహూతమమహృతమహృతం దేవహూతమం వన్యతమం వన్యతమం దేవహూతమమహృతం వన్యతమమితి వన్యతమం దేవహూతమమహృతమహృతం దేవహూతమం దేవహూతమమహృతమస్యస్యహృతం దేవహూతమం దేవహూతమమహృతమసి దేవహూతమమితి దేవహూతమం హృతమస్యస్యహృతమహృతమసి హవిర్ధానకం హవిర్ధానమస్యహృతమహృతమసి హవిర్ధానం అసి హవిర్ధానకం హవిర్ధానమస్యసి హవిర్ధానం దృగుంహస్వ దృగుంహస్వ హవిర్ధానమస్యసి హవిర్ధానం దృగుంహస్వ హవిర్ధానం దృగుంహస్వ దృగుంహస్వ హవిర్ధానకం హవిర్ధానం దృగుంహస్వ మా దృగుంహస్వ హవిర్ధానకం హవిర్ధానం దృగోహస్వ మాగుంహస్వీర్ధానం దృగోహస్వ మాదృగోహస్వ దృగోహస్వ మాహ్వార్మాదృగోహస్వ దృగోహస్వ మాహ్వార్మిత్రస్య మిత్రస్య హ్వార్మామాహ్వార్మిత్రస్య మిత్రస్య హ్వార్మిత్రస్య మిత్రస్య హ్వార్మిత్రస్య మిత్రస్య మిత్రస్య మిత్రస్య చక్షుషా చక్షుషా మిత్రస్య మిత్రస్య చక్షుషా చక్షుషా చక్షుషా చక్షుషా ప్రజక్షుషా చక్షుషా ప్రక్షుషా ప్రజక్షుషా చక్షుషా ప్రేక్ష ఈక్షే ప్రజక్షుషా చక్షుషా ప్రేక్షే ప్రేక్ష ఈక్షే ప్రేక్షే మామేక్షే ప్రేక్షే మా ఈక్షే మామేక్ష ఈక్షే మాభేర్భేర్మేక్ష ఈక్షే మాభే మాభేర్భేర్మ మాభేర్మ మాభేర్మ మాభేర్మ భేర్మ మాభేర్భేర్మాసగుంసం మాభేర్భేర్మాసం మాసగుంసం మాసం విత్థా విత్థాసం విత్థా విత్థాసం పృథివ్యోర్వంతరిక్షమంతరిక్షమరుద్యావా పృథివ్యోర్వంతరిక్షం పృథివ్యోర్వంత అంతరిక్షమన్వన్వంతరిక్షమురూర్వంతరిక్షమనో సాదయామి సాదయామి హవ్యగం హవ్యమగ్నే సాదయామి హవ్యం వృత్రదూర్యే వృత్రదూర్యే వృణేధ్వం వృణేధ్వం వృత్రదూర్యే ప్రోక్షతా ప్రోక్షతా వృత్రదూర్యే వృణీధ్వం వృణీధ్వం వృత్రదూర్యే ప్రోక్షితాః వృత్రదూర్యే ప్రోక్షితాః ప్రోక్షితా వృత్రదూర్యే వృత్రదూర్యే ప్రోక్షితాస్థస్థ ప్రోక్షితా వృత్రదూర్యే వృత్రదూర్యే ప్రోక్షితాస్థ వృత్రదూర్య ఇది వృత్రదూర్యే ప్రోక్షితాస్థస్థ ప్రోక్షితాః ప్రోక్షితాస్థాగ్నయేగ్నయేస్థ ప్రోక్షితాః ప్రోక్షితాస్థాగ్నయే ప్రోక్షిత ఇది ప్రాక్షితాగ్నయేగ్నయేస్థస్థాగ్నయే వోవోగ్నయేస్థస్థాగ్నయే వహాగ్నజే భోగోగ్నజేగ్నజే భోజుష్టం జుష్టం భోగ్నజేగ్నజే భోజుష్టం భోజుష్టం జుష్టం భో భోజుష్టం ప్రప్రదుష్టం భో భోజుష్టం ప్రాష్టం ప్రప్రదుష్టం జుష్టం ప్రోక్షామ్యుక్షామి ప్రదుష్టం జుష్టం ప్రోక్షామి ప్రోక్షామ్యుక్షామి ప్రప్రోక్షామ్యగ్నిషోమాభ్యామగ్నిషోమాభ్యాముక్షామి ప్రప్రోక్షామ్యగ్నిషోమాభ్యాముక్షామ్యక్షామ్యగ్నిషోమాభ్యాగుంసుంధ్వగుంసుంధ్వమగ్నిషోమాభ్యాముక్షామ్యక్షామ్యగ్నిషోమాభ్యాగుంసుంధ్వం నిషోమాభ్యాగుంసుంధ్వగుంసుంధ్వమగ్నిషోమాభ్యాముక్నిషోమాభ్యాగుంసుంధ్వం దైవ్యాయాగ్నిషోమాభ్యామిత్యగ్నిషోమాభ్యాం సుంధ్వం దైవ్యాయ దైవ్యాయ సుంధ్వగం సుంధ్వం దైవ్యాయ కర్మణే కర్మణే దైవ్యాయ సుంధ్వగం సుంధ్వం దైవ్యాయ కర్మణే దైవ్యాయ కర్మణే కర్మణే దైవ్యాయ కర్మణే దేవజ్యాయై దేవజ్యాయై కర్మణే దైవ్యాయ కర్మణే దేవజ్యాయై కర్మణే దేవజ్యాయై దేవజ్యాయై కర్మణే కర్మణే దేవజ్యాయ అవధూతం అవధూతం దేవజ్యాయై కర్మణే కర్మణే దేవజ్యాయ అవధూతం దేవజ్యాయ అవధూతమవధూతం దేవజ్యాయై దేవజ్యాయ అవధూతగో రక్షో రక్షోవధూతం దేవజ్యాయై దేవజ్యాయ అవధూతగో రక్షయజ్యాయ ఇది దేవాయజ్యాయై అవధూతగో రక్షో రక్షోవధూతమవధూతగో రక్షోవధూత అవధూత రక్షోవధూతమవధూతగో రక్షోవధూత అవధూతమిత్యవధూతం రక్షోవధూత అవధూత రక్షో రక్షోవధూత రాతయో రాతయోవధూత రక్షో రక్షోవధూత రాతయ రాతయోరాతయోవధూతరాతయోదిత్యాదిత్యరాతయోవధూతవధూతరాతయోదిత్యాదిత్యవాదిత్యరాతయోరాతయోదిత్యాస్త్వగదిత్యరాతయోరాతయోదిత్యాస్త్వగసి పృథివీ పృథివీ పృథివీ వేత్తు వేత్తు పృథివీ వేత్వధిషవణం వేత్వధిషవణమధిషవణం వేత్తు వేత్వధిషవణమస్యస్యధిషవణం వేత్తు వేత్వధిషవణమసి వానస్పత్యం వానస్పత్యమస్యధిషవణమధిషవణమసి వానస్పత్యం శివానస్పత్యం వానస్పత్యమస్య శివానస్పత్యం ప్రతి ప్రతి వానస్పత్యమస్య శివానస్పత్యం ప్రతి వానస్పత్యం ప్రతి ప్రతి వానస్పత్యం వానస్పత్యం ప్రతి ప్రతి వానస్పత్యం వానస్పత్యం ప్రతి ప్రతి ప్రతి విసర్జనం విసర్జనం వాచో విసర్జనం దేవవీతయే దేవవీతయే విసర్జనం వాచో విసర్జనం దేవవీతయే విసర్జనం దేవవీతయే దేవవీతయే విసర్జనం విసర్జనం దేవవీతయే త్వా దేవవీతయే విసర్జనం విసర్జనం దేవవీతయే త్వా సర్జనమితి వి సర్జనం దేవవీతయే త్వా దేవవీతయే దేవవీతయే త్వా గృహ్ణామి గృహ్ణామి త్వా దేవవీతయే దేవవీతయే త్వా గృహ్ణామి దేవవీతయ ఇతి దేవ వీతయే త్వా గృహ్ణామి గృహ్ణామి

హిరణ్యపాణిరు హిరణ్యపాణిస్సవితాసవితాహిరణ్యపాణిః ప్రతిగృహ్ణాతు గృహ్ణాతు ప్రతిహిరణ్యపాణిరు హిరణ్యపాణిః ప్రతిగృహ్ణాతు హిరణ్యపాణిరితి హిరణ్యపాణిః ప్రతిగృహ్ణాతు గృహాతు ప్రతి ప్రతి గృహాతు గృహాతు అవధూతకం రక్షోరక్షోవధూతమవధూతకం రక్షోవధూత అవధూత రక్షోవధూతమవధూతకం రక్షోవధూత రక్షోవధూత అవధూత రక్షో రక్షోవధూత అరాతయో రాతయోవధూత రక్షో రక్షోవధూత అరాతయ ధాన్యం వపామి ధాన్యం ధాన్యం వపామి వపామి ధాన్యమస్యసి ధాన్యం వపామి వపామి ధాన్యమసి ధ్రువమస్యసి ధ్రువమరాతయోరాతయోర్ధ్రువమసి ధ్రువమస్సి ధ్రువం ధ్రువమసి పృథివీం పృథివీమసి ధ్రువం ధ్రువమసి పృథివీ పృథివీ పృథివీం పృథివీమస్యసి పృథివీంద్రగోహ దృగుంహ పృథివీమస్యసి పృథివీంద్రగోహ పృథివీంద్రగుంహ దృగుంహ పృథివీం పృథివీంద్రగుంహాయురాజుర్దృగుంహ పృథివీం పృథివీంద్రగుంహాయుర్దృగుంహ దృగుంహాయుర్దృగుంహ దృగుంహాయుర్దృగుంహ దృగుంహాయుర్దృగుంహ ఆయుర్దృగుంహ దృగుంహాయురాజుర్దృగుంహ ప్రజా ప్రజా దృగుంహాయురాజుర్దృగుంహ ప్రజా ప్రజా ప్రజా దృగోహ దృగోహ ప్రజా దృగోహ దృగోహ ప్రజా దృగోహ దృగోహ ప్రజా దృగోహ ప్రజాందృగుంహ దృగుంహ ప్రజా ప్రజాందృగుంహ సజాతృగుంహ ప్రజా ప్రజాందృగుంహ సజాత ప్రజా సజాతృగుంహ దృగుంహ సజాతస్మాస్మై సజాతృగుంహ దృగుంహ సజాతస్మై జాతస్మాస్మై సజాతాన్ సజాతస్మై యజమానాయజమానాయాస్మై సజాతాన్ సజాతస్మై యజమానాయాతానికి సాస్మై యజమానాయజమానాయాస్మాస్మై యజమానాయ పరి పరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరి పరి యజమానాయ యజమానాయ పరియూహ పరి యజమానాయ యజమానాయ పరియూహ పరి పరియోహ ధర్త్రం ధర్త్రమోహ పరి పరియోహ ధర్త్రం యూహ ధర్త్రం ధర్త్రమోహ ధర్త్రమస్యసి ధర్త్రమోహ ధర్త్రమసి ధర్త్రమస్యసి ధర్త్రం ధర్త్రమస్యంతరిక్షమంతరిక్షమసి ధర్త్రం ధర్త్రమస్యంతరిక్షం యంతరిక్షమంతరిక్షమస్యంతరిక్షం దృగుంహ దృగుంహాంతరిక్షమస్యంతరిక్షం దృగుంహ అంతరిక్షం దృగోహ దృగోహాంతరిక్షమంతరిక్షం దృగోహ ప్రాణం ప్రాణం దృగోహాంతరిక్షమంతరిక్షం దృగోహ ప్రాణం దృగుంహ ప్రాణం ప్రాణం దృగుంహ దృగుంహ ప్రాణం దృగుంహ దృగుంహ ప్రాణం దృగుంహ దృగుంహ ప్రాణం దృగుంహ దృగుంహ ప్రాణం ప్రాణం ప్రాణం దృగోహ దృగోహ ప్రాణం ప్రాణం దృగోహాపానమ పానం దృగోహ ప్రాణం ప్రాణం దృగోహాపానం ప్రాణమితి ప్రాణంహానమ పానం దృగోహ దృగోహాపానం దృగోహ దృగోహాపానం దృగోహ దృగోహాపానం దృగోహ పానం దృగుంహ దృగుంహాపానమ పానం దృగుంహ సజాతాన్ సజాతాన్ దృగుంహాపానమ పానం దృగుంహ సజాతాన్ ప్రాణమిత్యపానం దృగుంహ సజాతాన్ సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మాస్మై సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మై జాతస్మాస్మై సజాతాన్ సజాతస్మై యజమానాయ యజమానాయాస్మై సజాతాన్ సజాతస్మై యజమానాయాతస్మై యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయ పరి పరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరి పరి యజమానాయ యజమానాయ పరియూహ పరి యజమానాయ యజమానాయ పరియూహ పరియూహ పరి పరియోహ ధరుణం ధరుణమోహ పరి పరియోహ ధరుణం ధరుణం ధరుణమో ోహ ధరుణమస్యసి ధరుణమోహ ధరుణమసి ధరుణమస్యసి ధరుణం ధరుణమసి దివం దివమసి ధరుణం ధరుణమసి దివం అసి దివం దివమస్యసి దివం దృగుంహ దృగుంహ దివమస్యసి దివం దృగుంహ దివం దృగోహ దృగోహ దివం దివం దృగోహ చక్షుశ్చక్షుర్దృగోహ దివం దివం దృగోహ చక్షు దృగుంహ చక్షుశ్చక్షుర్దృగుంహ దృగుంహ చక్షుర్దృగుంహ దృగుంహ చక్షుర్దృగుంహ దృగుంహ చక్షుర్దృగుంహ చక్షుర్దృగోహ దృగోహ చక్షుశ్చక్షుర్దృగోహ శ్రోత్రజ్ఞ శ్రోత్రం దృగోహ చక్షుశ్చక్షుర్దృగోహ శ్రోత్ర శ్రోత్రజ్ఞ శ్రోత్రం దృగుంహ దృగుంహ శ్రోత్రం దృగుంహ దృగుంహ శ్రోత్రం దృగుంహ దృగుంహ శ్రోత్రం దృగుంహ శ్రోత్రం దృగోహ దృగోహ శ్రోత్రజ్ఞ శ్రోత్రం దృగోహ సజాతాన్ సజాతాన్ దృగోహ శ్రోత్రజ్ఞ శ్రోత్రం దృగోహ సజాతాన్ సజాతాన్ సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మాస్మై సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మై సజాతానస్మాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయ యజమానాయాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయాతానిస్మై యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయ పరి పరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరి పరి యజమానాయ యజమానాయ పరియూహ పరి యజమానాయ యజమానాయ పరియూహ పరియూహ పరి పరియోహ ధర్మ ధర్మోహ పరి పరియోహ ధర్మ ఊహ ధర్మ ధర్మోహ ధర్మాస్యసి ధర్మోహ ధర్మాసి ధర్మాస్యసి ధర్మ ధర్మాసి దిశోసి ధర్మ ధర్మాసి దిశి దిశో దిశోసి దిశో దృగుంహ దృగుంహ దిశోసి దిశో దృగుంహ దిశో దృగుంహ దృగుంహ దిశో దిశో దృగుంహ యోనిం యోనిం దృగుంహ దిశో దిశో దృగుంహ యోనిం యోనిం యోనిం దృగుంహ దృగుంహ యోనిం దృగుంహ దృగుంహ యోనిం దృగుంహ దృగుంహ యోనిం దృగుంహ యోనిం దృగుంహ దృగుంహ యోనిం యోనిం దృగుంహ ప్రజా ప్రజాన్ దృగుంహ యోనిం యోనిం దృగుంహ ప్రజా దృగుంహ ప్రజా ప్రజాన్ దృగుంహ దృగుంహ ప్రజాన్ దృగుంహ దృగుంహ ప్రజా దృగుంహ దృగుంహ ప్రజాందృగుంహ ప్రజాందృగోహ దృగోహ ప్రజాం ప్రజాందృగోహ సజాతాన్ సజాతాన్ దృగోహ ప్రజాం ప్రజాందృగోహ సజాతాన్ ప్రజామితి ప్రజా సజాతాన్ సజాతాన్ దృగోహ దృగోహ సజాతానస్మాస్మై సజాతాన్ దృగోహ దృగోహ సజాతానస్మై జాతానస్మాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయజమానాయాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయ సజాతానితి సజాతాన్ అస్మై యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయ పరి పరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరి పరి యజమానాయ యజమానాయ పర్యోహ పరి యజమానాయ యజమానాయ పర్యోహ పర్యూహోహ పరి పర్యూహ చితశ్చిత ఊహ పరి పర్యూహ చిత చిత ఊహోహ చితస్థస్థ చిత ఊహోహ చితస్థ చితస్థస్థ చితశ్చితస్థ ప్రజాం ప్రజాగుస్థ చితశ్చితస్థ ప్రజా ప్రజాం ప్రజాగుస్థస్థ ప్రజామస్మాస్మై ప్రజాగుస్థస్థ ప్రజామస్మై ప్రజామస్మాస్మై ప్రజాం ప్రజామస్మై రయిం రయిమస్మై ప్రజాం ప్రజామస్మై రయిం ప్రజామితి ప్రజామస్మై రయిం రయిమస్మా అస్మై రయిమస్మా అస్మై రయిమస్మా అస్మై రయిమస్మై రయిమస్మాస్మై రయిగో రయిమస్మై సజాతాన్ సజాతానస్మై రయిగో రయిమస్మై సజాతానస్మై సజాతాన్ సజాతానస్మాస్మై సజాతానస్మాస్మై సజాతానస్మాస్మై సజాతానస్మై సజాతానస్మాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయ యజమానాయాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయ సజాతానితి సజాతానస్మై యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయ పరి పరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరి పరి యజమానాయ యజమానాయ పర్యూహోహ పరి యజమానాయ యజమానాయ పర్యూహ పర్యూహోహ పరి పర్యోహ భృగూణాం భృగూణామోహ పరి పర్యోహ భృగూణాం భృగూణాం భృగూణామోహ భృగూణామంగిరసామంగిరసాం భృగూణామోహ భృగూణామంగిరసామంగిరసాం భృగూణాం భృగూణామంగిరసాం తపసా తపసాంగిరసాం భృగూణాం భృగూణామంగిరసాం తపసాంగిరసాం తపసా తపసాంగిరసామంగిరసాం తపసా తప్యధ్వం తప్యధ్వం తపసాంగిరసామంగిరసాం తపసా తప్యధ్వం తపసా తప్యధ్వం తప్యధ్వం తపసా తపసా తప్యధ్వం యాని యాని తప్యధ్వం తపసా తపసా తప్యధ్వం యాని తప్యధ్వం యాని యాని తప్యధ్వం తప్యధ్వం యాని ఘర్మే ఘర్మే యాని తప్యధ్వం తప్యధ్వం యాని ఘర్మే యాని ఘర్మే ఘర్మే యాని యాని ఘర్మే కపాలాని కపాలాని ఘర్మే యాని యాని ఘర్మే కపాలాని ఘర్మే కపాలాని కపాలాని ఘర్మే ఘర్మే కపాలాన్యుపజన్మంచుపజన్మంది కపాలాని ఘర్మే ఘర్మే కపాలాన్యుపజన్మంది కపాలాన్యుపజన్మంచుపజన్మంతి కపాలాని కపాలాన్యుపజన్మంతి వేధస వేధస ఉపజన్మంతి కపాలాని కపాలాన్యుపజన్మంతి వేధస ఉపజన్మంతి వేధసో వేధస ఉపజన్మంచుపజన్మంతి వేధస ఉపజన్మంతి వేధస ఇది వేధస పోష్ణస్థాని తాని పోష్ణ పోష్ణస్థాన్యప్యపి తాని పోష్ణ పోష్ణస్థాన్యపి ఆన్యప్యపి తాని తాన్యపి వ్రతే వ్రతేపి తాని తాన్యపి వ్రతే వ్రతే వ్రతేప్యపి వ్రత ఇంద్రవాయు ఇంద్రవాయు వ్రతేప్యపి వ్రత ఇంద్రవాయు వ్రత ఇంద్రవాయు ఇంద్రవాయు వ్రతే వ్రత ఇంద్రవాయు విభీంద్రవాయు వ్రతే వ్రత ఇంద్రవాయు ఇంద్రవాయు విభీంద్రవాయు ఇంద్రవాయు విముంచతాం ముంచతాం వీంద్రవాయు ఇంద్రవాయు విముంచతాం ఇంద్రవాయు ఇంద్రవాయు విముంచతాం ముంచతాం విముంచతాం జతామితి ముంచతాం సంవపామి వపామి సగో సంవపామి సగో సంవపామి సగో సంవపామి సం వపామి సగో సంవపామి వపామి సమాపాప సంవపామి వపామి సమాపః సమాపాప సగో సమాపో అద్భిరద్భిరాప సగో సమాపో అద్భిః ఆపో అద్భిరద్భిరాప ఆపో అద్భిరక్మతాక్మతాద్భిరాప ఆపో అద్భిరక్మత అద్భిరక్మతాక్మతాద్భిరద్భిరక్మత సగో సమక్మతాద్భిరద్భిరక్మత సం అద్భిరిత్యాదోభిః మత సగో సమక్మతాక్మత సమోషధయ ఓషధయ సమక్మతాక్మత సమోషధయ ఔషధయ ఔషధయ సగో సమోషధయో రసే నరసే నౌషధయ సగో సమోషధయో రసే నా ఔషధయో రసే నరసే నౌషధయ ఔషధయో రసే నసగో సగో రసే నౌషధయ ఔషధయో రసే నసం రసే నసగో సగో రసే నరసే నసగో రేవతి రేవతి సగో రసే నరసే నసగో రేవతి సగో రేవతి రేవతి సగో సగో రేవతిర్జగతి భిర్జగతి భీ రేవతి సగో సగో రేవతిర్జగతి రేవతిర్జగతిభిర్జగతిభి రేవతి రేవతిర్జగతిభిర్మధుమతిర్మధుమతిర్జగతిభి రేవతి రేవతిర్జగతిభిర్మధుమతిర్జగతిభిర్మధుమతిర్మధుమతిర్జగతిభిర్మధుమతిర్జగతిభిర్మధుమతిర్జగతిర్జగతిభిర్మధుమతిర్మధుమతిభి మధుమతి మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్మధుమతిర్ వరిషిష్ఠే వరిషిష్ఠే అధినాకే నాకే ధ్యధినాకే నిరగ్నిర్నాకే ధ్యధినాకే గోస్థానం వరుషదు మౌగపహతో రరు రరు అపహతో మౌగపహతోరరుః అపహతోరరుదరుదరపహతోపహతోరరుః పృథివ్యాః పృథివ్యా అరరుదపహతోపహతోరరుః పృథివ్యాః అపహత ఇత్యపహతః అరరుః పృథివ్యాః పృథివ్యా అరరుదరరుః పృథివ్యా అదేవ యజనో దేవయజనః పృథివ్యా అరరుదరరుః పృథివ్యా అదేవ యజనః పృథివ్యా అదేవలజనో దేవలజనః పృథివ్యాః పృథివ్యా అదేవలజనో వ్రజం వ్రజమదేవలజనః పృథివ్యాః పృథివ్యా అదేవలజనో వ్రజం దేవగజనో వ్రజం వ్రజమదేవ గజనో దేవ గజనో వ్రజం గచ్చ గచ్చ వ్రజమదేవ గజనో దేవ గజనో వ్రజం గచ్చ దేవయజన ఇత్యదేవ యజనః వ్రజం గచ్చ గచ్చ వ్రజం వ్రజం గచ్చ గోస్థానం గోస్థానం గచ్చ వ్రజం వ్రజం గచ్చ గోస్థానం గోస్థానం గోస్థానం గచ్చ గచ్చ గోస్థానం వరుషదు వరుషదు గోస్థానం గచ్చ గచ్చ గోస్థానం వరుషదు గోస్థానం వరుషదు వరుషదు గోస్థానం గోస్థానం వరుషదు తేతే వరుషదు గోస్థానం గోస్థానం వరుషదు తే స్థానమితి గోస్థానం వరుషదు తేతే వరుషదు వరుషదు తేద్యౌర్ద్యౌస్తే వరుషదు వరుషదు తేద్యౌ తేద్యౌర్ద్యౌస్తే తేద్యౌర్ప్రధానవధానద్యౌస్తే తేద్యౌర్ప్రధానౌర్ప్రధానవధానద్యౌర్ద్యౌర్ప్రధానదేవ దేవధానద్యౌర్ద్యౌర్ప్రధానదేవ ప్రధానదేవ సవితః పరమస్య సవితః పరమస్యాం పరమస్యాగం సవితః సవితః పరమస్యాం వరావతి వరావతి పరమస్యాగం సవితః సవితః పరమస్యాం వరావతి పరమస్యాం వరావతి వరావతి పరమస్యాం పరమస్యాం వరావతి శతేన శతేన వరావతి పరమస్యాం పరమస్యాం వరావతి శతేన వరావతి శతేన శతేన వరావతి వరావతి శతేన పాశైః పాశైః శతేన వరావతి వరావతి శతేన పాశైః పార్వతీతి పరావతి శతేన పాశైః పాశైః శతేన శతేన ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసా ఛందసాదిత్యా ఆదిత్యాశ్చందసా ఛందసాదిత్యా స్వాత్వాదిత్యాశ్చందసా ఛందసాదిత్యా స్వా ఆదిత్యా స్వాత్వాదిత్యా ఆదిత్యా స్వా పరిపరిత్వాదిత్యా ఆదిత్యా స్వాపరి పరిపరిత్వాత్వా పరిగృహంతు గృహంతు పరిత్వాత్వా పరిగృహంతు పరిగృహంతు గృహంతు పరిపరి గృహంతు జాగతేన జాగతేన గృహంతు పరిపరి గృహంతు జాగతేన గృహంతు జాగతేన జాగతేన గృహంతు గృహంతు జాగతేన ఛందసా ఛందసా జాగతేన గృహంతు గృహంతు జాగతేన ఛందసా జాగతేన ఛందసా ఛందసా జాగతేన జాగతేన ఛందసా దేవస్య దేవస్య ఛందసా జాగతేన జాగతేన ఛందసా దేవస్య ఛందసా దేవస్య దేవస్య ఛందసా ఛందసా దేవస్య సవితస్య విదర్దేవస్య ఛందసా ఛందసా దేవస్య సవితః దేవస్య సవితస్య విదర్దేవస్య దేవస్య సవితస్సవే సవే సవితర్దేవస్య దేవస్య సవితస్సవే సవే సవే సవితస్య విదస్సవే కర్మ కర్మ సవే సవితస్య విదస్సవే కర్మ సవే కర్మ కర్మ సవే సవే కర్మ కృణ్వంతి కృణ్వంతి కర్మ సవే సవే కర్మ కృణ్వంతి కర్మ కృణ్వంతి కృణ్వంతి కర్మ కర్మ కృణ్వంతి వేధస వేధస కృణ్వంతి కర్మ కర్మ కృణ్వంతి వేధస కృణ్వంతి వేధస వేధస కృణ్వంతి కృణ్వంతి వేధస ఋతమృతం వేధస కృణ్వంతి కృణ్వంతి వేధస ఋతం వేధసమృతం వేధసో వేధస అర్థమస్య స్మృతం వేధసో వేధస అర్థమసి అర్థమస్య స్మృతమృతమస్యుర్దసదనమృతసదనమస్యుర్దమృతమస్యుర్దసదనం స్మృతసదనమృతసదనమస్యస్మృతసదనమస్యస్మృతసదనమస్యస్మృతసదనమసి ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయోగ్నే రక్నే రరాతయ రాతయోగ్నేర్వో భోగ్నేరరాతయో రాతయోగ్నేర్వః అగ్నేర్వో భోగ్నేరగ్నేర్వస్తేజిష్ఠేన తేజిష్ఠేన భోగ్నేరగ్నేర్వస్తేజిష్ఠేన తేజిష్ఠేన తేజిష్ఠేన వో వస్తేజిష్ఠేన తేజసా తేజసా తేజిష్ఠేన వో వస్తేజిష్ఠేన తేజసా తేజిష్ఠేన తేజసా తేజసా తేజిష్ఠేన తేజిష్ఠేన తేజసా నిర్నిష్ఠేజసా తేజిష్ఠేన తేజిష్ఠేన తేజసాని తేజసా నిర్నిష్ఠేజసా తేజసా నిష్టపామిత పామి నిష్టేజసా తేజసా నిష్టపామి నిష్టపామిత పామి నిర్నిష్ట పామి గోష్ఠం గోష్ఠం తపామి నిర్నిష్ట పామి గోష్ఠం పామి గోష్ఠం గోష్ఠం తపామి తపామి గోష్ఠం మామా గోష్ఠం తపామి తపామి గోష్ఠం మా గోష్ఠం మామా గోష్ఠం గోష్ఠం మా నిర్నిర్మా గోష్ఠం గోష్ఠం మాని గోష్ఠమిది గోష్ఠం మా నిర్నిర్మా మా నిర్మృక్షం వృక్షం నిర్మా మా నిర్మృక్షం నిర్మృక్షం వృక్షం నిర్నిర్మృక్షం వాజినం వాజినం వృక్షం నిర్నిర్మృక్షం వాజినం వృక్షం వాజినం వాజినం వృక్షం వృక్షం వాజినం త్వా త్వా వాజినం వృక్షం వృక్షం వాజినం త్వా వాజినం త్వా త్వా వాజినం వాజినం త్వా సవత్న సాహకం సవత్న సాహం త్వా వాజినం వాజినం త్వా సవత్న సాహం త్వా సవత్న సాహకం సవత్న సాహం త్వా త్వా సవత్న సాహకం సగం సగం సవత్న సాహం త్వా సవత్న సాహకం సం సవత్న సాహకం సగం సగం సవత్న సాహకం సవత్న సాహకం సమ్మాత్మి మాత్మి సగం సవత్న సాహకం సవత్న సాహకం సమ్మాత్మి సవత్న సాహమితి సవత్న సాహం సమ్మాత్మి మాత్మి సగం సమ్మాత్మి వాచం వాచం మాత్మి సగం సమ్మాత్మి వాచం మాత్మి వాచం వాచం మార్జ్మి మాత్మి వాచం ప్రాణం ప్రాణం వాచం మార్జ్మి మాత్మి వాచం ప్రాణం వాచం ప్రాణం ప్రాణం వాచం వాచం ప్రాణం చక్షుశ్చక్ష ప్రాణం వాచం వాచం ప్రాణం చక్షు ప్రాణం చక్షుశ్చక్ష ప్రాణం ప్రాణం చక్షు శ్రోత్రశ్రోత్రం చక్షు ప్రాణం ప్రాణం చక్షు శ్రోత్రం ప్రాణమితి ప్రాణం చక్షుశ్రోత్రగ్రశ్రోత్రం చక్షుశ్చక్షుశ్రోత్రం ప్రజాం ప్రజాగశ్రోత్రం చక్షుశ్చక్షుశ్రోత్రం ప్రజా ప్రజాం ప్రజాగశ్రోత్రగ్నశ్రోత్రం ప్రజాయోనియోనిం ప్రజాగశ్రోత్రగ్నశ్రోత్రం ప్రజాయోనిం ప్రజాయోనియోనిం ప్రజాం ప్రజాయోనిం మామాయోనిం ప్రజాం ప్రజాయోనిం మామేతి ప్రాజాయోనిం మామాయోనియోనిం మా నిర్నిర్మాయోనియోనిం మాని మా నిర్నిర్మా మా నిర్మృక్షం వృక్షం నిర్మా మా నిర్మృక్షం నిర్మృక్షం వృక్షం నిర్నిర్మృక్షం వాజినీం వాజినీం వృక్షం నిర్నిర్మృక్షం వాజినీం వృక్షం వాజినీం వాజినీం వృక్షం వృక్షం వాజినీం త్వాత్వా వాజినీం వృక్షం వృక్షం వాజినీం త్వా వాజినీం త్వాత్వా వాజినీం వాజినీం త్వా సవత్న సాహీ గుంసవత్న సాహీం త్వా వాజినీం వాజినీం త్వా సవత్న సాహీ వాసవత్న సాహీ గుంసవత్న సాహీం త్వా సవత్న సాహీ గుంస గుంస గుంసవత్న సాహీం త్వా సవత్న సాహీ గుంసం సవత్న సాహీ గుంస గుంస గుంసవత్న సాహీ గుంసవత్న సాహీ గుంసం మార్జ్మి మార్జ్మి సగుంసవత్న సాహీ గుంసవత్న సాహీ గుంసం మార్జ్మి సవత్న సాహేమితి సవత్న సాహే మార్జ్మి మార్జ్మి సగుంసం మార్జ్మి ఆశాసనాశాసనా మార్జ్మి సగుంసం మార్జ్మి ఆశాసనా మార్జ్మి ఆశాసనాశాసనా మార్జ్మి మార్జ్మి ఆశాసనా సౌమనసగం సౌమనసమాశాసనా మార్జ్మి మార్జ్మి ఆశాసనా సౌమనసం ఆశాసనా సౌమనసగం సౌమనసమాశాసనాశాసనా సౌమనసం ప్రజా ప్రజాగం సౌమనసమాశాసనాశాసనా సౌమనసం ప్రజా ఆశాసనేత్యాశాసనా సంప్రజా ప్రజాగం సౌమనసగం సౌమనసం ప్రజాగం సౌభాగ్యగం సౌభాగ్యం ప్రజాగం సౌమనసగం సౌమనసం ప్రజాగం సౌభాగ్యం ప్రజాగం సౌభాగ్యగం సౌభాగ్యం ప్రజాం ప్రజాగం సౌభాగ్యం తనోంతనోగం సౌభాగ్యం ప్రజాం ప్రజాగం సౌభాగ్యం తనో ప్రజామిది ప్రజా సౌభాగ్యం తనోంతనోగం సౌభాగ్యగం సౌభాగ్యం తనో మనోమితి తనో అగ్నేరను ప్రదాను ప్రదాజ్ఞేరగ్నేరను ప్రదా భూత్వా భూత్వాను ప్రదాజ్ఞేరగ్నేరను ప్రదా భూత్వా ప్రదా భూత్వా భూత్వాను ప్రదాను ప్రదా భూత్వా సగం సంభూత్వాను ప్రదాను ప్రదా భూత్వాసనం అనుభ్రతేత్యను భూత్వా సగం సంభూత్వా భూత్వా సన్నఃకే నఃకే సంభూత్వా భూత్వా సన్నఃకే నఃకే నఃకే సగం సన్నఃకే సుకృతాయ సుకృతాయ నఃకే సగం సన్నఃకే సుకృతాయ కే సుకృతాయ సుకృతాయ నఃకే నఃకే సుకృతాయ కంకగం సుకృతాయ నఃకే నఃకే సుకృతాయకం సుకృతాయ కంకగం సుకృతాయ సుకృతాయకం సుకృతాయేతి సుకృతాయ మితికం ప్రదసస్వాత్వా సుప్రదసః సుప్రదసస్త్వా వయం వయంత్వా సుప్రదసః సుప్రదసస్త్వా వయం ప్రజస ఇతి సుప్రజసః వయం వయంత్వా త్వా వజగం సుపత్నీ సుపత్నీ భజన్వా త్వా వజగం సుపత్నీ వజగం సుపత్నీ సుపత్నేర్భయం వజగం సుపత్నేరుపోప సుపత్నేర్భయం వజగం సుపత్నేరుప సుపత్నేరుపోప సుపత్నీ సుపత్నేరుప సేతిమ సేతిమోప సుపత్నీ సుపత్నేరుప సేతిమాత్రి సుపత్నే సేతిమ సేతిమోప సేతిమా సేతిమేతి సేతిమా సపత్నదంభరగం సపత్నదంభరమగ్నే సపత్నదంభనమదబ్ధాసో అదబ్ధాస సపత్నదంభనమగ్నే సపత్నదంభనమదబ్ధాస సపత్నదంభనమదబ్ధాసో అదబ్ధాస సపత్నదంభనగం సపత్నదంభనమదబ్ధాసో అదాభ్యమదాభ్యమదబ్ధాస సపత్నదంభనగం సపత్నదంభనమదబ్ధాసో అదాభ్యం సపత్నదంభనమిది సపత్నదంభనమదబ్ధాసో అదాభ్యమదాభ్యమదబ్ధాసో అదబ్ధాసో అదాభ్యం అదాభ్యమిత్యదాభ్యం ఇమం విమేమమిమం విశ్యామి శ్యామి విమమిమం విశ్యామి శ్యామి శ్యామి వివిశ్యామి వరుణస్య వరుణస్య శ్యామి వివిశ్యామి వరుణస్య శ్యామి వరుణస్య వరుణస్య శ్యామి శ్యామి వరుణస్య పాశం పాశం వరుణస్య శ్యామి శ్యామి వరుణస్య పాశం వరుణస్య పాశం పాశం వరుణస్య వరుణస్య పాశయ్యం పాశం వరుణస్య వరుణస్య పాశయ్యం పాశయ్యం పాశం పాశయ్యం బధ్నేత బధ్నేతయం పాశం పాశయ్యం బధ్నేత బధ్నేత బధ్నేతయం బధ్నేత సవిత సవిత బధ్నేతయం బధ్నేత సవిత బధ్నేత సవిత సవిత బధ్నేత బధ్నేత సవిత సుకేత సుకేత సవిత బధ్నేత బధ్నేత సవిత సుకేత సుకేత సుకేత సవిత సవిత సుకేత సుకేత ధాతుర్ధాతుష్టయోనౌ యోనౌ చ ధాతుర్ధాతుష్టయోనౌ యోనౌ యోనౌ చ యోనౌ సుకృతస్య సుకృతస్య యోనౌ చ యోనౌ సుకృతస్య యోనౌ సుకృతస్య సుకృతస్య యోనౌ యోనౌ సుకృతస్య లోకే లోకే సుకృతస్య యోనౌ యోనౌ సుకృతస్య లోకే లోకే లోకే సుకృతస్య సుకృతస్య లోకే స్యోనగ్న స్యోనం లోకే సుకృతస్య సుకృతస్య లోకే స్యోనం కృతస్యేతి సుకృతస్య లోకే స్యోనగ్న స్యోనం లోకే లోకే స్యోనం మే మే స్యోనం లోకే లోకే స్యోనం మే స్యోనం మే మే స్యోనగ్ స్యోనం మే సహ సహమే స్యోనగ్ స్యోనం మే సహ మే సహ సహమే మే సహపత్యా పత్యా సహమే మే సహపత్యా పత్యావత్యా సహ సహపత్యా కరోమి కరోమి పత్యా సహ సహపత్యా కరోమి యా కరోమి కరోమి పత్యా పత్యా కరోమి రోమేతి కరోమి సమాజుషాజు శాసకం సమాజు శాసకం సమాజు శాసకం సమాజు శాసం ఆజు శాసకం సమాజు షాజు శాసం ప్రజయా ప్రజయా సమాజుషాజు శాసం ప్రజయా ప్రజయా ప్రజయాసకం సంప్రజయాసకం సంప్రజయాసకం సంప్రజయాసం ప్రజయాసకం సంప్రజయా ప్రజయాసమగ్నే సంప్రజయా ప్రజయాసమగ్నేతి ప్రాజయాసకం సమగ్నే వర్చస వర్చసాగ్నేసకం సమగ్నే వర్చస వర్చస వర్చసాగ్నే వర్చస పునః పునర్వర్చసాగ్నే వర్చస పునః వర్చస పునః పునర్వర్చస వర్చస పునః పునరితి పునః సంపత్ని పత్ని సకం సంపత్ని పత్యా పత్యా పత్ని సకం సంపత్ని పత్యా పత్ని పత్యా పత్యా పత్ని పత్ని పత్యాహమహం పత్యా పత్ని పత్ని పత్యాహం పత్యాహమహం పత్యా పత్యాహం గచ్చే గచ్చేహం పత్యా పత్యాహం గచ్చే గచ్చే గచ్చేహమహం గచ్చే సగం సంగచ్చేహమహం గచ్చే సం గచ్చే సగం సంగచ్చే గచ్చే సమాత్మాత్మా సంగచ్చే గచ్చే సమాత్మా ఆత్మాత్మా సగం సమాత్మా తనువా తనువాత్మా సగం సమాత్మా తనువా ఆత్మా తనువా తనువాత్మాత్మా తనువా మమ మమ తనువాత్మాత్మా తనువా మమ తనువా మమ మమ తనువా తనువా మమ హేతి మమ హేనాం వయ పయో మహీనాం మహీనాం పయోస్క్యసి పయో మహీనాం మహీనాం పయోసి పయోస్క్యసి పయః పయోస్యోషధీనామోషధీనామసి పయః పయోస్యోషధీనామస్యోషధీనామోషధీనామస్యోషధీనాగోరసోరస ఓషధీనామస్యోషధీనాగోరసః ఓషధీనాగోరసోరస ఓషధీనామోషధీనాగోరసస్తస్య తస్య రస ఓషధీనామోషధీనాగోరసస్తస్య సస్తస్య తస్య రసోరసస్తస్య దే తేతస్య రసోరసస్తస్య దే తస్య దే తేతస్య దే క్షీయమాణస్యాక్షీయమాణస్య దే తస్య తస్య దే క్షీయమాణస్య దే క్షీయమాణస్యాక్షీయమాణస్య దే తే క్షీయమాణస్య నిర్నిరక్షీయమాణస్య దే తే క్షీయమాణస్య నిః క్షీయమాణస్య నిర్నిరక్షీయమాణస్యాక్షీయమాణస్య నిర్వపామి ఉపామి నిరక్షీయమాణస్యాక్షీయమాణస్య నిర్వపామి నిర్వపామి వపామి నిర్నిర్వపామి మహీనాం మహీనాం వపామి నిర్నిర్వపామి మహీనాం వామి మహీనాం మహీనాం వపామి వపామి మహీనాం వయః పయో మహీనాం వపామి వపామి మహీనాం వయః మహీనాం వయః పయో మహీనాం మహీనాం వయోస్క్యసి పయో మహీనాం మహీనాం వయోసి పయోస్క్యసి పయః పయోస్యోషధీనామోషధీనామసి పయః పయోస్యోషధీనామోషధీనామస్య శుక్రగం శుక్రం ద్వా శుక్రాయాగం శుక్రాయాం ద్వా శుక్రగం శుక్రం ద్వా

త్వా స్వాహ దివే దివే స్వాహ త్వా త్వా స్వాహ దివే స్వాహ దివే దివే స్వాహ స్వాహ దివే త్వా దివే స్వాహ స్వాహ దివే త్వా దివే దివే త్వాంతరిక్షాయాంతరిక్షాయ త్వా దివే దివే త్వాంతరిక్షాయ అంతరిక్షాయాంతరిక్షాయ త్వాంతరిక్షాయ త్వాంతరిక్షాయ త్వాంతరిక్షాయ త్వాంతరిక్షాయ త్వాంతరిక్షాయాంతరిక్షాయ త్వా పృథివ్యై పృథివ్యై త్వాంతరిక్షాయాంతరిక్షాయ త్వా పృథివ్యై పృథివ్యై పృథివ్యై త్వా పృథివ్యై త్వా పృథివ్యై త్వా పృథివ్యై పృథివ్యై త్వా పృథివ్యై పృథివ్యై త్వా స్వధా స్వధా త్వా పృథివ్యై పృథివ్యై త్వా స్వధా స్వధా స్వధా త్వా స్వధా పితృభ్య పితృభ్య స్వధా స్వధా పితృభ్య స్వధా పితృభ్య పితృభ్య స్వధా స్వధా పితృభ్య ఊర్గోర్పితృభ్య స్వధా స్వధా పితృభ్య ఊర్భ్య ఊర్గోర్పితృభ్య పితృభ్య ఊర్భవ భవోర్పితృభ్య పితృభ్య ఊర్భవ పితృభ్యైతి పితృభ్యః ఊర్ధవ భవోర్గోర్భవ బ్రహేషద్భ్య బ్రహేషద్భ్య భవోర్గోర్భవ బ్రహేషద్భ్య బ్రహేషద్భ్య బ్రహేషద్భ్య భవ భవ బ్రహేషద్భ్య ఊర్జోర్జా బ్రహేషద్భ్య భవ భవ బ్రహేషద్భ్య ఊర్జా బ్రహేషద్భ్య ఊర్జోర్జా బ్రహేషద్భ్య బ్రహేషద్భ్య ఊర్జా పృథివీం పృథివీమూర్జా బ్రహేషద్భ్య బ్రహేషద్భ్య ఊర్జా పృథివీం బ్రహేషద్భ్య ఇతి బ్రహేషదోభ్యః ఊర్జా పృథివీం పృథివీమూర్జోర్జా పృథివీం గచ్ఛ గచ్ఛ పృథివీమూర్జోర్జా పృథివీం గచ్ఛత పృథివీం గచ్ఛత గచ్ఛత పృథివీం పృథివీం గచ్ఛత విష్ణోర్విష్ణోర్గచ్చత పృథివీం పృథివీం గచ్ఛత విష్ణోర్గచ్ఛత విష్ణోర్విష్ణోర్గచ్ఛత గచ్ఛత విష్ణో స్తూప స్తూపో విష్ణోర్గచ్చత గచ్ఛత విష్ణో స్తూప స్తూప స్తూపో విష్ణోర్విష్ణో స్తూపో స్తూపో విష్ణోర్విష్ణో స్తూపోస్ స్తూప స్తూపో స్యూర్ణామృత సమూర్ణామృత సమసి స్తూప స్తూపో స్యూర్ణామృత సమస్యూర్ణామృత సమూర్ణామృత సమస్య స్యూర్ణామృత సంత్వార్ణామృత సమస్య స్యూర్ణామృత సంత్వార్ణామృత సంత్వార్ణామృత సమూర్ణామృత సంత్వాస్తృణామి స్తృణామి పూర్ణామృత సమూర్ణామృత సంత్వాస్తృణామి పూర్ణామృత సమిత్యూర్ణామృత స్తృణామి స్తృణామి త్వాస్తృణామి శ్వాసస్థగ్ని శ్వాసస్థగ్ని స్తృణామి త్వాస్తృణామి శ్వాసస్థం శ్వాసస్థగ్ శ్వాసస్థగ్ స్తృణామి స్తృణామి శ్వాసస్థం దేవేభ్యో దేవేభ్య శ్వాసస్థగ్ స్తృణామి స్తృణామి శ్వాసస్థం దేవేభ్యః శ్వాసస్థం దేవేభ్యో దేవేభ్య శ్వాసస్థగ్ని శ్వాసస్థం దేవేభ్యో గంధర్వో గంధర్వో దేవేభ్య శ్వాసస్థగ్ని శ్వాసస్థం దేవేభ్యో గంధర్వః శ్వాసస్థమిది శ్వాసస్థం దేవేభ్యో గంధర్వో గంధర్వో దేవేభ్యో దేవేభ్యో గంధర్వోస్యసి గంధర్వో దేవేభ్యో దేవేభ్యో గంధర్వోసి గంధర్వోస్యసి గంధర్వో గంధర్వోసి విశ్వావసుర్విశ్వావసురసి గంధర్వో గంధర్వోసి విశ్వావసుః సి విశ్వావసుర్విశ్వావసురస్యసి విశ్వావసుర్విశ్వస్మాద్ విశ్వస్మాద్ విశ్వావసురస్యసి విశ్వావసుర్విశ్వస్మాద్ విశ్వావసుర్విశ్వస్మాద్ విశ్వస్మాద్ విశ్వావసుర్విశ్వావసుర్విశ్వస్మాద్ ఏషత ఏషత విశ్వస్మాద్ విశ్వావసుర్ విశ్వావసుర్విశ్వస్మాదేషత విశ్వావసురితి విశ్వావసు విశ్వస్మాదేషత ఏషతో విశ్వస్మాద్ విశ్వస్మాదేషతో యజమానస్యజమానస్యేషతో విశ్వస్మాద్ విశ్వస్మాదేషతో యజమానస్యేషతో యజమానస్య యజమానస్యేషత ఏషతో విజమానస్య పరిధిర్యజమానస్యేషత ఏషతో విజమానస్య పరిధిః యజమానస్య పరిధిః పరిధిర్యజమానస్య యజమానస్య పరిధిరిడ ఇడస్ పరిధిర్యజమానస్య యజమానస్య పరిధిరిడః పరిధిరిడ ఇడస్ పరిధిః పరిధిరిడ ఈడిత ఈడిత ఇడస్ పరిధిః పరిధిరిడ ఈడితః పరిధిరిది పరిధిః ఈడిత ఈడిత ఇడ ఇడ ఈడితేంద్రస్యేంద్రస్యేడిత ఇడ ఇడ ఈడిత ఇంద్రస్య ఇంద్రస్యేంద్రస్యేడిత ఈడిత ఇంద్రస్య బాహుర్బాహురింద్రస్యేడిత ఈడిత ఇంద్రస్య బాహుః ఇంద్రస్య బాహుర్బాహురింద్రస్యేంద్రస్య బాహురస్యసి బాహురింద్రస్యేంద్రస్య బాహురసి బాహురస్యసి బాహుర్బాహురసి దక్షిణో దక్షిణోసి బాహుర్బాహురసి దక్షిణః దక్షిణో దక్షిణోస్య వసూనాగం రుద్రాణాగం రుద్రాణామాదిత్యానాగం సదసి సదస్యాదిత్యానాగం రుద్రాణాగం రుద్రాణామాదిత్యానాగం సదసి ఆదిత్యానాగం సదసి సదస్యాదిత్యానామాదిత్యానాగం సదసి సీత సదస్యాదిత్యానామాదిత్యానాగం సదసి సీత సదసి సీత సీత సదసి సదసి సీతర్జుహోర్జుహోసీత సదసి సదసి సీతజుహోర్జుహోసీత సీత జుహోరు పభృత పభృజుహోసీత సీత జుహోరు పభృత జుహోరు పభృదు పభృజుహోర్జుహోరు పభృ ధ్రువా ధ్రువో పభృజుహోర్జుహోరు పభృధ్రువాధ్రువా ధ్రువో పభృత పభృధ్రువాస్యసి ధ్రువో పభృత పభృధ్రువాసి పభృదిత్యుపాభృత ధ్రువాస్యసి ధ్రువా ధ్రువాసి ఘృతాచి ఘృతాచ్యసి ధ్రువా ధ్రువాసి ఘృతాచి ఘృతాచి ఘృతాచ్యస్యసి ఘృతాచీనాంనా నామ్నా ఘృతాచ్యస్యసి ఘృతాచీనాంనా ఘృతాచీనాంనా నామ్నా ఘృతాచి ఘృతాచీనాంనా ప్రియేణ ప్రియేణ నామ్నా ఘృతాచి ఘృతాచీనాంనా ప్రియేణ నామ్నా ప్రియేణ ప్రియేణ నామ్నా నామ్నా ప్రియేణ నామ్నా నామ్నా ప్రియేణ నామ్నా నామ్నా ప్రియేణ నామ్నా ప్రియేణ నామ్నా నామ్నా ప్రియేణ ప్రియేణ నామ్నా ప్రియే ప్రియే నామ్నా ప్రియేణ ప్రియేణ నామ్నా ప్రియే నామ్నా ప్రియే ప్రియే నామ్నా నామ్నా ప్రియే సదసి సదసి ప్రియే నామ్నా నామ్నా ప్రియే సదసి ప్రియే సదసి సదసి ప్రియే ప్రియే సదసి సీత సీత సదసి ప్రియే ప్రియే సదసి సీత సదసి సీత సీత సదసి సదసి సీదైత ఏతాశ్రీత సదసి సదసి సీదైత సీదైత ఏతాశ్రీత సీదైత అసదన్న సదన్నేతాశ్రీత సీదైత అసదన్ ఏత అసదన్న సదన్నేత ఏత అసదన్ సుకృతస్య సుకృతస్య సదన్నేత ఏత అసదన్ సుకృతస్య సదన్ సుకృతస్య సుకృతస్య సదన్న సదన్ సుకృతస్య లోకే లోకే సుకృతస్య సదన్న సదన్ సుకృతస్య లోకే సుకృతస్య లోకే లోకే సుకృతస్య సుకృతస్య లోకేతాస్త లోకే సుకృతస్య సుకృతస్య లోకేతాస్యేతి సుకృతస్య లోకేతాస్త లోకే లోకేతా విష్ణో విష్ణోత లోకే లోకేతా విష్ణో విష్ణో విష్ణోతాస్త విష్ణో పాహి పాహి విష్ణోతాస్త విష్ణో పాహి విష్ణో పాహి పాహి విష్ణో విష్ణో పాహి పాహి పాహి పాహి విష్ణో విష్ణో పాహి పాహి విష్ణో ఇది విష్ణో పాహి పాహి పాహి పాహి పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞం యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం పాహి యజ్ఞం పాహి పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపదిం యజ్ఞపదిం పాహి యజ్ఞం యజ్ఞం పాహి యజ్ఞపదిం పాహి యజ్ఞపదిం యజ్ఞపదిం పాహి పాహి యజ్ఞపదిం పాహి పాహి యజ్ఞపదిం పాహి పాహి యజ్ఞపదిం పాహి యజ్ఞపదిం పాహి పాహి యజ్ఞపదిం యజ్ఞపదిం పాహి మాం మాం పాహి యజ్ఞపదిం యజ్ఞపదిం పాహి మాం యజ్ఞపదిమితి యజ్ఞ పాహి మాం మాం పాహి పాహి మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం పాహి పాహి మాం యజ్ఞనియం మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం మాం యజ్ఞనియం యజ్ఞనియమితి యజ్ఞానియం భువనమస్యసి భువనం భువనమసి వివ్యసి భువనం భువనమసి వివ్యస్యసి విప్రథస్వ ప్రథస్వ వ్యస్యసి విప్రథస్వ ప్రథస్వ ప్రథస్వ వివిప్రథస్వాగ్నేగ్నే ప్రథస్వ వివిప్రథస్వాగ్నే స్వాగ్నేగ్నే ప్రథస్వ ప్రథస్వాగ్నేయష్టర్యష్టరగ్నే ప్రథస్వ ప్రథస్వాగ్నేయష్టః అగ్నేయష్టర్యష్టరగ్నే జ్ఞేయష్టరిదమిదం జ్ఞష్టరగ్నేజ్ఞేయష్టరిదం అష్టరిదమిదం జ్ఠర్యష్టరిదం నమో నమ ఇదం యష్టర్యష్టరిదం నమః ఇదం నమో నమ ఇదమిదం నమః నమ ఇది నమః జుహుజుఃేహి హ్యాజుహుజుఃేహి ఉపభృదోపభృదేవయజ్యాయీ ఉపభృదోపభృదేవయజ్యాయీ ఉపభృదోపభృదేహి ఉపభృదిత్యుపభృదేహి దేవో దుశ్చరితాదుశ్చరితాదగ్నే యోనిం ప్రజాం ప్రజాన్యోనిం మామా యోనిం ప్రజాం ప్రజాన్యోనిం మామా నిర్నిర్మాయో నిన్యో నిర్మాని సగ్ముస్రావ భాగా సగ్ముస్రావ భాగా సగ్ముస్రావ భాగా సగ్ముస్రావ భాగా స్థేషా ఇషా స్థ సగ్ముస్రావ భాగా సగ్ముస్రావ భాగా స్థేషా సగ్ముస్రావ భాగా ఇది సగ్ము

విశన్నో నో విశంతుశ్చరితాశ్చరితాదిషన్నరితాదిషన్నో నో విషమవిషన్న పితుం పితున్నో విషమవిషన్న పితుం పితుం పితున్నో నః పితుం కృణు కృణు పితున్నో నః పితుం కృణు పితుం కృణు కృణు పితుం పితుం కృణు సుషదా సుషదా కృణు పితుం పితుం కృణు సుషదా సుషదా సుషదా కృణు కృణు సుషదా యోని యోనిగు సుషదా కృణు కృణు సుషదా యోని సుషదా యోని యోనిగు సుషదా సుషదా యోనిజ్ఞ స్వాహా స్వాహా యోనిగు సుషదా సుషదా యోనిజ్ఞ స్వాహేతి యోనిజ్ఞ స్వాహా స్వాహా యోని యోనిజ్ఞ స్వాహా దేవా దేవా స్వాహా యోని యోనిజ్ఞ స్వాహా దేవా స్వాహా దేవా దేవా స్వాహా స్వాహా దేవా గాతు విదో గాతు విదో దేవా స్వాహా స్వాహా దేవా గాతు దేవా గాతు విదో గాతు విదో దేవా దేవా గాతు విదో గాతుం గాతుం గాతు విదో దేవా దేవా గాతు విదో గాతుం గాతు విదో గాతుం గాతుం గాతు విదో గాతు విదో గాతుం విత్వా విత్వా గాతుం గాతు విదో గాతు విదో గాతుం విత్వా గాతు విద ఇతి గాతు విదః గాతుం విత్వా విత్వా గాతుం గాతుం విత్వా గాతుం గాతుం విత్వా గాతుం గాతుం విత్వా గాతుం విత్వా గాతుం గాతుం విత్వా విత్వా గాతుమితేత గాతుం విత్వా విత్వా గాతుమిత గాతుమితేత గాతుం గాతుమి తమన సోమనస ఇత గాతుం గాతుమి తమనస తమన సోమనస ఇతే తమనసస్పదే పదే మనస ఇతే తమనసస్పదే మనసస్పదే పదే మన సోమనసస్పత ఇమమిమం పదే మన సోమనసస్పత ఇమం ఇమమిమం పదే పద యమన్నో నమం పదే పద యమన్నః మన్నో న ఇమమిమన్నో దేవదేవన ఇమమిమన్నో దేవా నో దేవదేవనో నో దేవదేవేషు దేవేషు దేవనో నో దేవదేవేషు దేవదేవేషు దేవేషు దేవదేవ దేవేషు యజ్ఞం యజ్ఞం దేవేషు దేవదేవ దేవేషు యజ్ఞం దేవేషు యజ్ఞం యజ్ఞం దేవేషు దేవేషు యజ్ఞ స్వాహా స్వాహా యజ్ఞం దేవేషు దేవేషు యజ్ఞ స్వాహా స్వాహా యజ్ఞం యజ్ఞ స్వాహా వాచి వాచి స్వాహా యజ్ఞం యజ్ఞ స్వాహా వాచి స్వాహా వాచి వాచి స్వాహా స్వాహా వాచి స్వాహా స్వాహా వాచి స్వాహా స్వాహా వాచి స్వాహా స్వాహా స్వాహా వాచి వాచి స్వాహా వాతే వాతే స్వాహా వాచి వాచి స్వాహా వాతే స్వాహా వాతే వాతే స్వాహా స్వాహా వాతే ధాధా వాతే స్వాహా స్వాహా వాతే ధాతే ధాధా వాతే వాతే ధా ఇది ధా వాం వామభో భావామింద్రాగ్ని ఇంద్రాగ్ని వామభో భావామింద్రాగ్ని ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని వాం వామింద్రాగ్ని ఆహువధ్య ఆహువధ్య ఇంద్రాగ్ని వాం వామింద్రాగ్ని ఆహువధ్యై ఇంద్రాగ్ని ఆహువధ్య ఆహువధ్య ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఆహువధ్య ఉభో బాహువధ్య ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఆహువధ్య ఉభాగ్ని ఇంద్రాగ్ని ఆహువధ్య ఉభో బాహువధ్య ఆహువధ్య ఉభారాధసో రాధస ఉభాహువధ్య ఆహువధ్య ఉభారాధస రాధసో రాధస ఉభో భారాధస సహ సహ రాధస ఉభో భారాధస సహ రాధస సహ సహ రాధసో రాధస సహ మాదయధ్యై మాదయధ్యై సహ రాధసో రాధస సహ మాదయధ్యై సహ మాదయధ్యై మాదయధ్యై సహ సహ మాదయధ్యై మాదయధ్యాయితి మాదయధ్యై మాదాతారు దాతారా విషామిషాందాతారా విషామిషాందాతారు దాతారా విషాగుమర జీనాగుమర జీనామిషాందాతారు దాతారా విషాగుమర జీనాగుమర జీనాగుమర జీనామిషామిషాగుమర జీనాముభో భార జీనామిషామిషాగుమర జీనాముభా జీనాముభో భార జీనాగుమర జీనాముభా వాజస్య వాజస్యో భార జీనాగుమర జీనాముభా వాజస్య వాజస్య వాజస్యో భో భావాజస్య సాతజే సాతజే వాజస్యో భో భావాజస్య సాతజే సాతజే సాతజే వాజస్య వాజస్య సాతజే హువే హువే సాతజే వాజస్య వాజస్య సాతజే హువే సాతజే హువే హువే సాతజే సాతజే హువే వాం వాగు హువే సాతజే సాతజే హువే వాం హువే వాం వాగు హువే హువే వామితి వాశ్రవం హిశ్వశ్రవమశ్రవం హి భూరిదావత్తరా భూరిదావత్తరా హ్యశ్రవమశ్రవం హి భూరిదావత్తరా భూరిదావత్తరా భూరిదావత్తరా హి భూరిదావత్తరా భూరిదావత్తరా హి భూరిదావత్తరా వాం భూరిదావత్తరా వాం వాం భూరిదావత్తరా భూరిదావత్తరా వాం విజా మాతుర్విజా మాతుర్వాం భూరిదావత్తరా భూరిదావత్తరా వాం విజా మాతు భూరిదావత్తరేతి భూరిదావతోత్తరాం విజా మాతుర్విజా మాతుర్వాం వాం విజా మాతుర్తోత విజా మాతుర్వాం వాం విజా మాతుర్దా విజా మాతుర్తోత విజా మాతుర్విజా మాతుర్తవా భోత విజా మాతుర్విజా మాతుర్తవా విజా మాతురితి విజా మాతు తవా గోతో తవా ఘఘ గోతో తవా ఘ వా ఘ వా ఘ స్యా రాఖ్య రాఖ్య వా ఘ స్యా వాజసాతయే వాజసాతయే పూషన్ పూషన్ ధియే ధియే పూషన్న యుజ్మహ్యుజ్మహి పూషన్ ధియే ధియే పూషన్న యుజ్మహి పూషన్న యుజ్మహ్యుజ్మహి పూషన్ పూషన్న యుజ్మహి యుజ్మహీత్యయుజ్మహి పథస్పథః పరిపతిం పరిపతిం పథస్పథః పథస్పథః పరిపతిం వచస్యా వచస్యా పరిపతిం పథస్పథః పథస్పథః పరిపతిం వచస్యా పథస్పథ ఇతి వథః పథః పరిపతిం వచస్యా వచస్యా పరిపతిం పరిపతిం వచస్యా కామేన కామేన వచస్యా పరిపతిం పరిపతిం వచస్యా కామేన పరిపతిమితి పరిపతిం వచస్యా కామేన కామేన వచస్యా వచస్యా కామేన కృతః కృతః కామేన వచస్యా వచస్యా కామేన కృతః కామేన కృతః కృతః కామేన కామేన కృతో అభ్యభికృతః కామేన కామేన కృతో అభి అభ్యభికృతః కృతో అభ్యానడానడభికృతః కృతో అభ్యానడో అభ్యానడానడభ్యా అభ్యానడర్కమర్కమానడభ్యా అభ్యానడర్కం ఆనడర్కమర్కమానడానడర్కం అర్కమిత్యర్కం సనో నస్స సనో రాసత్రాసన్ నస్స సనో రాసదు రాసత్రాసన్నో రాసచ్చురుధ శ్రుదో రాసన్నో నో రాసచ్చురుధ రాసచ్చురుధ శ్రుదో రాసత్రాసచ్చురుధశ్చంద్రాగ్రాశ్చంద్రాగ్రాశ్రుదో రాసత్రాసచ్చురుధశ్చంద్రాగ్రాశ్చంద్రాగ్రాశ్చంద్రాగ్రాశ్రుధశ్రుధశ్చంద్రాగ్రాధియం ధియం ధియం చంద్రాగ్రాశ్రుధశ్రుధశ్చంద్రాగ్రాధియం ధియం చంద్రాగ్రాధియం ధియం ధియం ధియం చంద్రాగ్రాశ్చంద్రాగ్రాధియం ధియగో శేషధాతి శేషధాతి ధియం ధియం చంద్రాగ్రాశ్చంద్రాగ్రాధియం ధియగో శేషధాతి చంద్రాగ్రా ఇది చంద్ర అగ్రహ ధియగో శేషధాతి శేషధాతి ధియం ధియం ధియం ధియగో శేషధాతి ప్రశేషధాతి ధియం ధియం ధియం ధియగో శేషధాతి ప్రాయం ధియమిది ధియం శేషధాతి ప్రశేషధాతి శేషధాతి ప్రపూషా పూషా ప్రశేషధాతి శేషధాతి ప్రపూషా పూషా పూషా ప్రపూషా శేతి పూషా క్షేత్రస్య వదినా వదినా క్షేత్రస్య క్షేత్రస్య వదినా వయం వయం వదినా క్షేత్రస్య క్షేత్రస్య వదినా వయం వదినా వయం వయం వదినా వదినా వయగం హితేన వయం వదినా వదినా వయగం హితేన వయగం హితేన హితేన వయం వయగం హితేనే వేవ హితేన వయం వయగం హితేనే వా హితేనే వేవ హితేన హితేనే వజయామస ఈదృశే మృడాతి నో నో మృడాతీదృశే ఈదృశే మృడాతి మృడాతీదృశేదృశే క్షేత్రస్య క్షేత్రస్య పదే మధుమంతం మధుమంతం పదే క్షేత్రస్య క్షేత్రస్య పదే మధుమంతం పదే మధుమంతం మధుమంతం పదే పదే మధుమంతమూర్మిమూర్మిం మధుమంతం పదే పదే మధుమంతమూర్మిం మధుమంతమూర్మిమూర్మిం మధుమంతం మధుమంతమూర్మిం ధేను ధేనురూర్మిం మధుమంతం మధుమంతమూర్మిం ధేను మధుమంతమితి మధుమంతం ఊర్మిం ధేనుర్ధేనురూర్మిం ధేనురి వేవ ధేనురూర్మిమూర్మిం ధేనురి వా ధేనురి వేవ ధేనుర్ధేనురి వపజ పజ ఇవ ధేనుర్ధేనురి వపజ వపజ పజ ఇవే వపజో అస్మాస్మాసు పజ ఇవే వపజో అస్మాసు అస్మాస్మాసు పజ పజో అస్మాసు ధుక్ష్వాస్మాసు పజ పజో అస్మాసు ధుక్ష్వాస్మాసు ధుక్ష్వాస్మాస్వస్మాసు ధుక్ష్వాేత ధుక్ష్వా మధుశ్యుతం ఘృతం ఘృతం మధుశ్యుతం మధుశ్యుతం ఘృతమి వేవ ఘృతం మధుశ్యుతం మధుశ్యుతం ఘృతమి వాశ్యుతమి మధుశ్రుతం ఘృతమివేవ ఘృతం ఘృతమి వసుపూతమోసుపూతమివ ఘృతం ఘృతమి వసుపూతం వసుపూతమోసుపూతమివేవ సుపూతమృతస్య సుపూతమివేవ సుపూతమృతస్య సుపూతమృతస్య తస్య సుపూతకోసుపూతమృతస్య నోన అర్థస్య సుపూతకోసుపూతమృతస్య నః సుపూతమితి సుపూతం అర్థస్య నోన అర్థస్యర్థస్య నః పతయః పతయో నార్థస్యర్థస్య నః పతయః పతయః పతయో నో నః పతయో మృడయంతు మృడయంతు పతయో నో నః పతయో మృడయంతు పతయో మృడయంతు మృడయంతు పతయః పదయో మృడయంతు మృడయంతి మృడయంతు అగ్నేనయనయాగ్నేయ సుపథా సుపథానయాగ్నేయ సుపథా సుపథా సుపథాన జనయ సుపథా రాజే రాజే సుపథాన జనయ సుపథా రాజే సుపథా రాజే రాజే సుపథా సుపథా రాజే అస్మానస్మాన్ రాజే సుపథా సుపథా రాజే అస్మాచేతి సుపథా రాజే అస్మానస్మాన్ రాజే రాజే అస్మాన్ విశ్వాన్ విశ్వాన్యస్మాన్ రాజే రాజే అస్మాన్ విశ్వాని అస్మాన్ విశ్వాని విశ్వా విశ్వాన్యస్మానస్మాన విశ్వాని దేవదేవ విశ్వాన్యస్మానస్మాన విశ్వాని దేవాని దేవదేవ విశ్వాని విశ్వాని దేవ వయునాని వయునాని దేవ విశ్వాని విశ్వాని దేవ వయునాని దేవ వయునాని వయునాని దేవదేవ వయునాని విద్వాను విద్వాను వయునాని దేవదేవ వయునాని విద్వాను విద్వాను విద్వాను వయునాని వయునాని విద్వాని విద్వాను యోధస్మద్స్మద్యు దుర్గాణి విశ్వా దుర్గాణి విశ్వా దుర్గాణి దుర్గాణి ఏతి విశ్వా తపోః పూశ్చ పృథ్వీ పృథ్వీ తపోః పూశ్చ పృథ్వీ పృథ్వీ పృథ్వీ చ పృథ్వీ బహుళా బహుళా పృథ్వీ చ పృథ్వీ బహుళా పృథ్వీ బహుళా బహుళా పృథ్వీ పృథ్వీ బహుళా నో నో బహుళా పృథ్వీ పృథ్వీ బహుళా నహుళా నో నో బహుళా బహుళా న ఉర్వ్యుర్వీణ బహుళా బహుళా న ఉర్వీర్వ్యుర్వీణో నర్వీ భవ భవోర్వీణో నర్వీ భవ ర్వీ భవ భవోర్వ్యుర్వీ భవా తోకాయ తోకాయ భవోర్వ్యుర్వీ భవా తోకాయ తోకాయ తోకాయ భవ తోకాయ తనయాజ తోకాయ భవ తోకాయ తనయాజ తోకాయ తనయాజ తనయాజ తోకాయ తోకాయ తనయాజ శగుంశం తనయాజ తోకాయ తోకాయ తనయాజ శంయాజ శగుంశం తనయాజ తనయాజ శంయోర్యోశం తనయాజ తనయాజ శంయోర్యోశంయోరిత్రియోమగ్నే అగ్నే త్వంత్వమగ్నే ప్రతపా ప్రతపా అగ్నే త్వంత్వమగ్నే ప్రతపా ప్రతపా ప్రతపా అగ్నే అగ్నే ప్రతపా అసి ప్రతపా అగ్నే అగ్నే ప్రతపా అసి అస్యసి ప్రతపా ప్రతపా అసి దేవో దేవోసి ప్రతపా ప్రతపా అసి దేవః ప్రతపా ఇమి ప్రతపాః దేవో దేవోస్యసి దేవః దేవోస్యసి దేవః దేవః దేవో దేవ ఆమర్త్యేషు మర్త్యేష్వా దేవో దేవ ఆమర్త్యేషు ఆమర్త్యేషు మర్త్యేష్వా మర్త్యేష్వా మర్త్యేష్వా మర్త్యేష్వా మర్త్యేష్వా మర్త్యేషు మర్త్యేష్వా యజ్ఞేషు యజ్ఞేషు త్వంత్వం యజ్ఞేష్వీర్య ఈడ్యో యజ్ఞేషు త్వంత్వం యజ్ఞేష్వీర్య యజ్ఞేష్వీర్య ఈడ్యో యజ్ఞేషు యజ్ఞేష్వీర్యో వయం వయం వో యద్యో వయం వయం వయం వో వో వయం ప్రమినామ ప్రమినామ వయం వో వో వయం ప్రమినామ వయం ప్రమినామ ప్రమినామ వయం వయం ప్రమినామ వ్రతాని వ్రతాని ప్రమినామ వయం వయం ప్రమినామ వ్రతాని నామ వ్రతాని వ్రతాని ప్రమినామ ప్రమినామ వ్రతాని విదుషాం విదుషాం వ్రతాని ప్రమినామ ప్రమినామ వ్రతాని విదుషాం మినామేతి ప్రమినామ వ్రతాని విదుషాం విదుషాం వ్రతాని వ్రతాని విదుషాం దేవా దేవా విదుషాం వ్రతాని వ్రతాని విదుషాం దేవా విదుషాం దేవా దేవా విదుషాం విదుషాం దేవా విదుష్టరాసో విదుష్టరాసో దేవా విదుషాం విదుషాం దేవా విదుష్టరాసః దేవా విదుష్టరాసో విదుష్టరాసో దేవా దేవా విదుష్టరాసః విదుష్టరాస ఇత్య విదుః రాసః అగ్నిష్టత్తదగ్నిరగ్నిస్తద్విశ్వం విశ్వం తదగ్నిరగ్నిస్తద్విశ్వం తద్విశ్వం విశ్వం తత్తద్విశ్వమా విశ్వం తత్తద్విశ్వమా విశ్వమా విశ్వం విశ్వమాపృణాతి పృణాత్యా విశ్వం విశ్వమాపృణాతి పృణాతి పృణాత్యా పృణాతి విద్వాన్ విద్వాన్ పృణాత్యా పృణాతి విద్వాన్ విద్వాన్ విద్వాన్ పృణాతి పృణాతి విద్వాన్ ఏభిర్యేభిర్విద్వాన్ పృణాతి పృణాతి విద్వాన్ ఏభిః విద్వాన్ ఏభిర్యేభిర్విద్వాన్ విద్వాన్ ఏభిర్దేవాన్ దేవాన్ ఏభిర్విద్వాన్ విద్వాన్ ఏభిర్దేవాన్ దేవాన్ ఏభిర్యేభిర్దేవాగుమృతుభిర్ఋతుభిర్దేవాన్ ఏభిర్యేభిర్దేవాగుమృతుభిః దేవాగుమృతుభిర్ఋతుభిర్దేవాన్ దేవాగుమృతుభిః కల్పయాతి కల్పయాత్యుభిర్దేవాన్ దేవాగుమృతుభిః కల్పయాతి కల్పయాతి కల్పయాత్యుభిర్ఋతుభిః కల్పయాతి అనుభిరిచ్యుతుభిః కల్పయాతీతి కల్పయాతి కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమకాండే ప్రథమ ప్రపాఠకస్య ఘనపారాయణ సమాప్తః.